పదహారు. ఈ జీవన్ముక్త లక్షణాలు. 1. అతడు ప్రపంచ వ్యవహారంలో ఉండి కూడా లోపల పరమాత్మ దృష్టితో ఉంటూ ప్రపంచం లేనట్లు భావిస్తూ ఉంటాడు. 2. అతడు మెలకువగా ఉండగానే గాఢనిద్ర సుషుప్తిలో ఉంటాడు. జాగ్రత్తేవ సుషుప్తవాన్. 3. సుఖం వల్ల వాడి ముఖం వెలగదు, దుఃఖం వల్ల మాడదు. 4. సుషుప్తిలో కూడా వాడు మెలకువలో ఉంటాడు, వాడికి మెలకువే లేదు. ఇదొక విచిత్ర స్థితి. యో జాగర్తి సుషుప్తస్థో యస్య జాగ్రన్న విద్యతే. 5. రాగద్వేషభయాదీనా మనురూపం చరణపి యోంతర్వ్యోమవదచ్చస్థ స జీవన్ముక్త ఉచ్యతే. 9. వాడు రాగద్వేషాదులకు అనుకూలంగానే పనిచేస్తూ ఉంటాడు, లోపల మాత్రం ఆకాశంలా దేనితోనూ. 22. సంపర్కం లేకుండా ఉంటాడు. 6. వాడు పనిచేస్తున్నా మానినా వాడికి అహంకారం లేదు, వాడి మనసుకి ఏదీ అంటదు. 7. వాడు కళ్ళు తెరిస్తే ప్రళయం, కళ్ళు మూస్తే సృష్టి. కళ్ళు తెరవటమంటే జ్ఞానదశ, మూయటమంటే అజ్ఞానదశ. 8. ఎవ్వరివల్ల వాడికి భయం లేదు, వాడివల్ల ఎవ్వరికీ భయం లేదు. 9. వాడికి మనస్సున్న ఆలోచన లేదు. య సచిత్తోపి నిశ్చిత్తః. 10. వాడు కోపంలో కూడా చల్లగానే ఉంటాడు.